సూర్యకాంతి పుస్తకం 3వ భాగం. భూమి మీద మంట నుండి వచ్చే జ్వాలలు కల్లోలంగా కదులుతూ ఉంటాయి. ప్రచండ వేగంతో వాటి రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ రెండింటి మధ్య మరో ముఖ్యమైన తేడా కూడా ఉంది. భూమి మీద జ్వాలలు తాత్కాలికమైనవి. పైగా ఈ జ్వాలలు చెక్క, మైనం, నూనె లాంటి ఇంధనాలు మండడం ద్వారా వెలువడతాయి. ఇంధనం గనక పూర్తిగా హరించకపోతే ఈ జ్వాలలు ఆగిపోతాయి. ఈ జ్వాలలు ఆగకుండా ఉండాలంటే మనం చాలా ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కానీ సూర్యుడు మాత్రం అలా కాదు. యుగాల పాటు నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. కానీ భూమి మీద వర్తించే ప్రకృతి ధర్మాలు ఆకాశంలో వర్తించకపోవచ్చు. అరిస్టాటిల్ అనే ప్రాచీన గ్రీకు శాస్త్రజ్ఞుడు ఈ రకంగా ఆలోచించాడు. ఈ భూమి నిరంతర మార్పుతో కూడిన నశ్వర పదార్థంతో నిర్మించబడింది అని అరిస్టాటిల్ భావించాడు. ఈ కారణం చేతనే భూమి మీద పుట్టే కాంతి శాశ్వతం కాలేదు. ఈ జ్వాలలు ఇంధనం ఉన్నంత వరకు దుముకుతూ మారుతూ ఉంటాయి. ఇంధనం అయిపోయిన వెంటనే జ్వాల అంతరించిపోతుంది. ఇందుకు భిన్నంగా ఆకాశంలో ఉండే వస్తువులన్నీ అక్షయమైన అమరమైన పదార్థాలతో తయారు చేయబడ్డాయి అని అరిస్టాటిల్ అనుకున్నాడు. అలాంటి పదార్థాలు భూమి మీద దొరకవు. ఇతడు ఆకాశంలో ఉండే పదార్థాన్ని ఈథర్ అని పిలిచాడు. ఈథర్ అంటే గ్రీకు భాషలో మండుతూ ఉండటం అని అర్థం. ఈథర్ ఎప్పుడూ మండుతూ నాశనం కాకుండా ఉంటుందని అరిస్టాటిల్ భావించాడు. అందుకే ఆకాశంలో ఉండే పదార్థాన్ని ఈథర్ అన్నాడు. అరిస్టాటిల్కి సూర్యుడు ఒక ఈథర్ బంతిలా కనిపించాడు. అందుకే ఇంధనం అవసరం లేకుండా ఎల్లప్పుడూ ప్రకాశిస్తుందని అనుకున్నాడు. కానీ అరిస్టాటిల్ అభిప్రాయం నిజమేనా? భూమి మీద ఉండే వస్తువులతో పోలిస్తే ఆకాశంలో ఉండేవి పూర్తిగా భిన్నమైనవా? ఆకాశంలో వెలిగే వస్తువులున్నాయి, కానీ ఎల్లప్పుడూ వెలగవు. ఉదాహరణకి మెరుపు ఒక క్షణం ఉండి మాయమైపోతుంది. ఉల్కలు ఆకాశంలో అడ్డంగా కాంతిరేఖలను గీస్తున్నట్టు ఓ వెలుగు వెలిగి మాయమైపోతాయి. తోకచుక్కలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అరిస్టాటిల్ వీటన్నిటినీ ఆకాశంలో భాగంగా గుర్తించకుండా వాతావరణంలో ఒక భాగంగా గుర్తించాడు. కానీ మరి చంద్రుడి పరిస్థితి ఏమిటి? చంద్రుడు ఎప్పుడూ తన ఆకారాన్ని మారుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి గుండ్రంగా గోళాకారంలో ప్రకాశిస్తూ ఉంటాడు. మరికొన్నిసార్లు సన్నని వెలుగు వంకల అర్ధచంద్రాకారంలో ఉంటాడు. దీనినే మనం నెలవంక లేదా చంద్రవంక అని అంటాం. చంద్రుడి ఆకృతి మారుతూ ఉంటుందని, చంద్రుడికి దశలు ఉన్నాయని గుర్తించడానికి మనుషులకి ఎంతో కాలం పట్టలేదు. దీనికి కారణం చంద్రునిలో సగభాగం సూర్యకాంతి పడి వెలుగుతుంటే మిగిలిన సగం చీకట్లో ఉంటుంది. భూమి మీద ఉన్నట్టే చంద్రుని మీద కూడా రాత్రి పగలు ఉన్నాయి. చంద్రుని ఆకారం మాత్రం సూర్యకాంతిలో చంద్రుడు మన వైపు ఎంతవరకు తిరిగి ఉన్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. భూమిలాగే చంద్రుడు కూడా ఒకటి చీకటి ప్రపంచమే. దానికి స్వయం ప్రకాశం లేదు. కాబట్టి అరిస్టాటిల్ ఊహించిన ఈథర్తో చంద్రుడు తయారు చేయబడలేదన్నమాట.